ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்று நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடுகயலுகழ பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ மூடவ பாசுரம் ஓங்கி உலகளந்த அனே பாசுரம். ஈ பாசுரம் வாமனுடுகா அவதரிஞ்சி திருவிக்கிரமுடுகா பெருகி விசக்கிரமே பிருத்திவி மேஷ ஏதாம் அனி வேதம் கீர்த்திஸ்து உன்னட்டுவண்டி ஆ வாமனமூர்த்தினு கீர்த்திஸ்து உந்தி. வீழ்லக்கு பிரத்யக்ஷ தெய்வங்க ஸ்ரீகிருஷ்ணுடு உன்னப்புடு வாமனமூர்த்தி யொக்க பிரஸ்தாவாண்ணி ஆண்டாள் ஈ பாசுரம்லோ எந்துக்கு சேஸ்துன்னாரு அனி ஒக சந்தேகம் மனக்கு ஏற்படுத்துந்தி. மன பெத்தலு ஏமன்னாரண்டே ஆ சௌந்தர்யாண்ணி சூஸ்தே வாமனுடு ஸ்ரீகிருஷ்ணுடு இத்தரு சமானங்க உன்னாரு. சேசின காரியம் அன்னிட்னி சூஸ்தே இத்தரிக்கு சாமியத்த கனபடுத்து உந்தி. அந்துவல்ல கிருஷ்ண தியானந்தோ கூடினட்டுவண்டி வீழ்லு வாமன பிரஸ்தாவம் சேஸ்துன்னாரு அனி மன பூர்வாச்சாரலு இக்கட செப்படம் ஜெரியிந்தி. அது மாத்திரம் காது ஈ வாமனுடு எட்டுவண்டி வாரு அண்டே ஆஸ்ரித காரியாண்ணி ஸ்வகாரியம் அனி பாவிஞ்சி வாழ்ல கொரக்கு தனனு தம ரூபாண்ணி மார்ச்சுக்கொனி பொட்டிவாடுகா மாறி வாமனமூர்த்திகா மாறி பகவந்தொடு காரியம் சேசினட்டுவண்டி வாடு. அந்துவல்ல பகவந்தொடு உத்தமொடு அனி பிளவுபடுத்துனாடு. ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி ஓங்கி உலகளந்த உத்தமன் ஓங்கி பாக பெருகி உலகு அளந்த லோகாண்ணி கொலிச்சின உத்தமன் உத்தமுடு பாக பெருகி லோகாண்ணி கொலிச்சின உத்தமுடு அட்டே பகவந்துண்ணி உத்தமுடு அனே பேருத்தோ திரிவிக்கிரமுண்ணி ஆண்டாள் கீர்த்திஸ்து உன்னாரு. அட்டே பகவந்துடு உத்தமுடு அனி பிளவுபடுத்துனாடு சாந்தோக்கிய உபனிஷத்துலோ பகவந்துனிக்கு ஆ விதங்க உபனிஷத் உத்தம பதாண்ணி வாடுத்து உந்தி. சரி பகவந்துடு உத்தமுடு அனி எலா அவுத்துனாடே உத்தம புருஷஸ்வன்யா பரமாத்மே த்யுதாகிருதா யோ லோகத்ரயம் ஆவிஷ்ய விபர்த்தி அவ்யய ஈஸ்வரா அனி பகவத்கீத செப்துந்தி. அந்தவல்ல பகவந்துடே உத்தமுடு. மாமூலுகா ஈ லோகம்லோ நேனு பாவுண்டே சாலு அனே ரகங்க கொந்தரு உண்டார். நேனு மாத்திரம் பாக உண்டாலா இத்தரல் எட்ல போயினா பரவாலேது அனே ரகங்க கொந்தரு உண்டார். வாழ்லு அதமுலு நேனு பாக உண்டானு இத்தரலு பாக உண்டாலி அனே ரகங்க உண்டே வாழ்லு மத்தியமுலு. நேனு நாசமாயினா பரவாலேது இத்தரலு க்ஷேமங்க உண்டே தானி சூசி நேன் சந்தோஷிஸ்தானு அனே ரகங்க உண்டே வாழ்லே உத்தமுலு அனி சாஸ்திரம் செப்துந்தி. அட்டுவண்டி உத்தம கோஷ்டிக்கு சம்பந்தினட்டுவண்டி வாரு பகவந்துடு. தனனு கிந்தபரிச்சுக்கொனி சின்ன பொட்டி மனுஷிகா மாறி இத்தரலு பரிகாசம் சேசே விதங்க தன ரூபாண்ணி மார்ச்சுக்கொனி ஆ இந்திர காரியாண்ணி தம காரியங்க பகவந்துடு சேஷாடு. ஆ விதங்க எத்தின அவதாரமே ஈ வாமனாவதாரம். அந்துவல்ல ஓங்கி உலகளந்த உத்தமன் ஆ உத்தமுடுகா உன்னட்டுவண்டி ஆ சுவாமி யொக்க பேர் பாடி ஆ திவ்யமைனட்டுவண்டி நாம சங்கீர்த்தனாண்ணி சேஸ்தூ. அண்டே பகவந்துனி கண்டே பகவந்துனி யொக்க ஆ நாமம் அனேதி கொப்பதி அனேட்டுவண்டி சாஸ்திரார்த்தம் ஈ பதமு சேத செப்பபடுத்துந்தி. அண்டே பகவந்துடு அனேவாரு எட்டுவண்டி வாரண்டே ஒக்கானொக்க பங்காரு பிஸ்கட் லாண்டி வாடு பகவந்துடு. ஆ பங்காரு பிஸ்கட்லோ செய்யபடினட்டுவண்டி ஆபரணம் லாண்டிதி ஆ பகவந்துனி யொக்க திவ்ய நாமములు. ஆ பங்காரு பிஸ்கட்னு பெட்டுக்கொனி ஏம் சேஸ்தாம் மனம்? దాన్ని మెడలో వేసుకోవడం మన వల్ల కాదు, ఒక గాజులుగా దాన్ని ధరించడం మన వల్ల కాదు. ఊరికే మన ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం దాన్ని చూస్తూ చూస్తూ బీరోలు పెట్టుకోవచ్చు. అంతవరకే అది దాన్నే ఒక ఆభరణంగా చేసినామంటే దాన్ని సంతోషంగా మెడలో వేసుకోవచ్చు, చేతిలో గాజులుగా వేసుకోవచ్చు. అందువల్ల ఆభరణంలాగా భగవంతుని యొక్క దివ్య నామం. అటువంటి దివ్య నామానికి ఒక ముఖ్యత్వం ఉంది, శాస్త్రం అలా చెప్తుంది. అందువల్ల భగవంతుని కంటే భగవంతుని యొక్క నామం అనేది మహిమతో కూడినది. అందువల్ల ఎక్కడో ఉండినటువంటి శ్రీకృష్ణుణ్ణి ధ్యానించేసిన వెంటనే ధ్యానించినటువంటి ద్రౌపదమ్మ ఆమె హా కృష్ణ ద్వారకావాసిన్ అని ఆమె చెప్పిన వెంటనే శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని ఆమె చెప్పిన వెంటనే భగవంతుడు ఆ నామస్మరణం వల్లనే ఆమెకి మంచిది జరిగినది. అందువల్ల ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేరు పాడి, అటువంటి ఉత్తముని యొక్క పేరును పాడితే నాంగళ్ నంబావైకి చాట్రి నీరాడినాల్, మనమంతా కలిసి ఈ ధనుర్మాస నోమును సక్రమంగా మనం అనుష్ఠించినామంటే తింగెండ్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు, లోకానికి ఎటువంటి ఉపద్రవం కలగకుండా బాగా వర్షిస్తూ ఉంటుంది. అంటే దేవాన్ భావయతానేన తే దేవా భావయంతున, పరస్పరం భావయంత శ్రేయఃపరం అవాప్స్యత అని చెప్తుంది భగవద్గీత. అందువల్ల దేవతలను మనం తృప్తిపరిస్తే ఆ దేవతలు మనను తృప్తిపరుస్తారు అన్నమాట. అందువల్ల మనం సక్రమంగా భగవద్ధ్యానంతో కూడినటువంటి ఈ నోమును అనుష్ఠించినామంటే దేవతలంతా సంతోషపడతారు. సంతోషించి వాళ్ళు చక్కగా ఆ ఇంద్రుడు బాగా వరుణుణ్ణి అతనికి ఆజ్ఞ ఇచ్చి చక్కగా వర్షం పడినట్టు చేస్తారు. నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలిన్యోన ఓషధయ పచ్యంతాం యోగక్షేమోన కల్పతాం అని వేదం చెప్తుంది. నికామే నికామే, మనం ఎప్పుడెప్పుడు కోరుతామో అప్పుడు వర్షిస్తుందట ఆ కాలంలో. చక్కగా రాజ్య పరిపాలన చేసే రాజు ఉండే కాలం, చక్కగా ఆ వైదిక మార్గంలో పయనమయ్యే ఒకనొక బ్రాహ్మణుడు ఉండే కాలం, చక్కగా పాతివ్రత్యంతో కూడినటువంటి ఆ ఆడవాళ్లు మహిళలు ఉండే సమయం. అందువల్ల చక్కగా రాజ్య పరిపాలన చేసే రాజు కొరకు ఒకరోజు వాన, చక్కగా వైదిక మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు కొరకు ఒక వర్షం, పాతివ్రత్యంతో కూడిన స్త్రీ కొరకు ఒక వర్షమని నెలకు 3 సార్లు వర్షిస్తుందట ఆ కాలంలో. అందువల్ల తింగిండ్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు, తింగళ్ ఒక్కొక్క నెలలో ముమ్మారి పెయ్దు 3 సార్లు వర్షించి ఓంగు పెరుం సన్నల్ ఆ విధంగా వర్షిస్తే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అందువల్ల తింగిండ్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సన్నల్, దానివల్ల ఈ వర్లు ధాన్యములు బాగా వర్ష బాగా అభివృద్ధి పొందుతాయి. తింగిన్ దినాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సన్నల్, ఆ విధంగా పైరు బాగా అభివృద్ధంగా కనబడే సమయంలో ఊడు కయల్లుగళ ఆ సస్యశ్యామలంగా ఉండే సమయంలో కోత పని చేయడానికి సిద్ధంగా ఉండే విధంగా పైరంతా కనబడుతూ ఉన్నటువంటి సందర్భంలో క్రింద ఈ చేపలు ఆ నీటిలో అటు సంచరిస్తాయట. ఆ విధంగా సంచరించినటువంటి ఆ వృత్త ఒక దృశ్యాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అంటాడు సన్నల్ తింగింది నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఒంగు పెరుం సన్నల్ ఊడు కయల్ ఉహళ, ఆ ధాన్యం పైరు క్రింద భాగంలో కయల్ ఉహళ మత్స్యములు అటు సంచరించగా తింగింది నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఒంగు పెరుం సన్నల్ ఊడు కయలు హుళ పూం కువళై పోదిల్ పొరివండు కణపడుప్ప, ఆ పైరు పైన పక్కన కొన్ని పుష్పములు అటు వికసించి ఉన్నాయట. దాంట్లో ఉన్నటువంటి తేనెను ఆస్వాదించడానికి తుమ్మెదలు అక్కడ కూర్చొని తేనెను ఆస్వాదిస్తూ ఉందట. ఆ సమయంలో క్రింద అడుగు భాగంలో ఉన్నటువంటి మత్స్యములు అటు సంచరించినప్పుడు అటు కదులుతుంది. అప్పుడు ఒక రాజకుమారుడు ఒక ఉయ్యాలలో పడుకుని సొగుసుగా నిద్రించినట్టు కనబడుతూ ఉంటుందట. ఊడు కయలుగడ పూంగువళై పోదిల్ పొరివండు కణపడుప్ప, తెంగాదే పుక్కిరుందు సీర్త ములైపత్తి వాంగ కుడం నిరైకుం వళ్ళల్ పెరుం పసుక్కల్. అది మాత్రం కాదు, ఆ గో సమృద్ధి కూడా చక్కగా దేశానికి లభిస్తుంది. అంటే చక్కగా మనం ఈ వ్రతాన్ని అనుష్ఠించినామంటే దేశ సమృద్ధి దీనివల్ల ఏర్పడుతుంది. నింగాద సెల్వం నిరైందేలో రెంబావాయ్, దానివల్ల సంపత్ బాగా అభివృద్ధమవుతుంది అని ఆ సస్య సమృద్ధి గో సమృద్ధి రెండు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా అండాళ్ ఈ పాసురంలో తెలియపరుస్తూ ఉన్నారు. అది మాత్రం కాదు, ఈ పాసురం ఒక విశేషార్థాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. భగవంతుని కంటే భగవంతుని యొక్క నామం గొప్పది అనేటువంటి విషయం. అందువల్ల ఆ భగవంతుని యొక్క నామోచ్చారణాన్ని మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అనేటువంటి విషయం దీనివల్ల గోచరమవుతుంది. అదేవిధంగా శ్రీవైష్ణవ ఆచార్యులు వారు మన తిరుమల క్షేత్రంలో తీర్థ కైంకర్యం చేసినటువంటి తిరుమలై నంబి ఆ స్వామి ఈ పాసురాన్ని వ్యాఖ్యానం చేసిన సందర్భంలో ఈ పాసురం మనకు ఒక కొత్త అర్థాన్ని తెలియపరుస్తుంది. ఎటువంటి అర్థం అంటే అంజలి వైభవాన్ని ఈ పాసురం తెలియపరుస్తుంది అని చెప్తారట. బాగా వర్షిస్తే నదిలో నీళ్లు ఉంటుంది, యమునా నదిలో కూడా ఆ విధంగా నీళ్లు ఉంటుంది. గోపికాసురులంతా స్నానానికి వెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు, వాళ్ల యొక్క వస్త్రాపహరణం చేస్తారు. వాళ్లంతా చేతిని జోడించి అంజలి ముద్రను చూపిస్తారు. వెంటనే శ్రీకృష్ణుడు వస్త్రాన్ని తిరిగి వాళ్లకి ఇస్తారు అని స్వారస్యంగా చెప్తూ అంజలి వైభవం ఈ పాసురము చేత చెప్పబడుతుంది అని తమ వ్యాఖ్యానంలో తిరుమలై నంబి చెప్తారని మన పూర్వాచార్యులు ఇక్కడ రాస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప పాసురం. మరొకటి, ఈ పాసురము చేత తిరుక్కోవలూర్ అనే దివ్యదేశంలో ఉండే త్రివిక్రమస్వామి కీర్తింపబడుతున్నారు. 108 వైష్ణవ క్షేత్రంలో తిరుక్కోవలూర్ అనేటువంటి దివ్యదేశంలో త్రివిక్రమస్వామి దేవస్థానం. ఆ త్రివిక్రమస్వామిని కూడా మనం ధ్యానిస్తాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.